మధ్యవో భరతేంద్రాయసోమమామత్రే సింజతా మధ్యమంధ కామీ వీరస్సుదామస్ వేదిం జుహోదృష్ణే దది దేశవష్టి అధ్వర్యభోజో అపోవ్రివాంసం వృత్రం జగానాసన్యే వృక్షం అస్మాజేతం భారతద్వసాయం కేషయింద్రో అర్హతి పీతిమస్య అధ్వర్యభోజో త్రిభీకం జఘానయోగాభుదా జతమేమరణం తస్మాజేతమంతరిక్షేణ మాతమింద్రం సోమైరోర్ణోదజోర్ణ వస్త్రై అధ్వర్యభోజపురాణం జఘాననవ చక్వాంసం నవతిం చ బాహూన్ యో అద్భుతమవ నీచాబాధేతమింద్రం సోమస్య మృజేహీనోత అధ్వర్యభోజస్వస్వం జఘానజస్సుష్ణమసుఖం యోవ్యంసం యః పిప్రం నమోజిం యోరుధిక్రాంతస్మాయింద్రాయాంధసోజుహోత అధ్వర్యవాజశ్చదం సంవరస్య పురో విభేదాశ్వనేవ పూర్వీ యో భర్తిరశ్చదమింద్రశ్చరస్రమభావద్భరదాసోమమస్మై అధ్వర్యవాజశ్చదమాసహస్రం భూమ్యా ఉపస్థేవ వజ్జగన్వాన్ ఉత్సస్యాయోరదిదిగ్వస్య వీరాణ్యావృణగ్భరదాసోమమస్మై అధ్వర్యభోజన్నరః కామయాద్వే శృతీవహం దోనసథాతదింద్రే గభస్తి భూతం భరత శృతాయేంద్రాయ సోమం యజ్ఞభోజుహోత అధ్వర్యవః కర్తనా శృతిమస్మై వనేరభూతం వనగున్నాయధ్వం యుషానోస్త్యమభివాసే భజింద్రాయ సోమం మధిరం జుహోత అధ్వర్యవయసో ధర్యసాగో సోమేభిరీం వృణతా భోజమింద్రం వేదాగమస్ నృతం వజేద్యుత్సరం భూయో యజతశ్చేత అధ్వర్యభోజో దివ్యస్య వస్వోజ పార్థివస్య క్షమ్యస్య రాజా తమోద్దరన్న ప్రణతాజ వేరేంద్రం సోమేభిస్తో అస్తు అస్మభ్యం తద్వసో దానాజరాధ సమర్థయస్వ బహుదే వసవ్యం ఇంద్రయశ్చిత్రం శ్రవస్య అనుద్యోగ్రహద్వారేమ విదసే సువీరాన్వశ్య మహతో మహానీ సత్యా సత్యస్య కరణాని వోచం మృగద్రుగేష్మివత్సుదస్యాస్య మధే అహిమింద్రో జఘాన అపంసేద్యామస్తమాయద్బృహంతమారోదాసీ అవృణదంతరిక్షం సధారయత్పృథివీం వత్ప్రసచ్చ సోమస్య దామధ ఇంద్రశ్చకార సద్మే వత్ప్రాచోపిమీమాజమానేర్వజ్రే నఖాన్యతృణం నదీనా ృత్పతిభృద్దీర్ఘజాతై సోమస్య రామధ ఇంద్రశ్చకార సర్ప్రవోల్రేణ్వరిగత్యా దభీతేర్విశ్వమధాయూతమిధ్యే అగ్నౌ సంగోభిరస్వైరసృజద్వే విశ్వమస్య రామధ ఇంద్రశ్చకార సయీం మయీం ధులిమేతోరరం నాత్సో అస్మాృణ పారయ స్వస్తి ఉత్స్నాయ నయమభిప్రతస్థ సోమస్య రామధ ఇంద్రశ్చకార సోదంజం సింధూమరిణాన్మహిత్వా వజ్రేణానభుజసస్వం పీపేష అజవసో జవినీభిర్విశ్చన్ సోమస్య రామధ ఇంద్రశ్చకార స విద్వాంగోహం కనీనామావిర్భవన్మృగాదిష్టత్పరావృగ్ ప్రతిశ్రోణస్థాద్యా అనగదష్ట సోమస్య రామధ ఇంద్రశ్చకార వినద్వలమంగీరోభిర్గృణాలో విపర్వదస్య బ్రహ్మిదాన్యైరత్ ఋణగ్రోధాంసి కృత్రిమాన్యేషాం సోమస్య రామధ ఇంద్రశ్చకార స్వప్నేనాభ్యుభ్యాచమూరింధనిం జఘం సరస్యం ప్రధీమావహ సంభీజిత్ర వివిధే హిరణ్యం సోమస్య రామధ ఇంద్రశ్చకార నూనం సాధే ప్రతివరం జరిత్రే దూహీజదిక్షీణామఘోనీ శిక్షా స్తోత్రభ్యోమాదిద్భగో నా బృహద్వదేవ విదసే సువీరా ప్రవసతాం జ్యేష్ఠతమాయ దుష్టుది భగ్నామేవ సమిధానే హవిర్భరే ఇంద్రామజుర్యం జలయంతముక్షితం సనాద్యువాహ నమవాసే హవామహే యస్మాదింద్రాగృహదకించే మృతే విశ్వాహన్యస్మిన్ సంహృదాధీవీర్యక్షరే సోమం ఈశహోమహోహస్తే వజ్రంభరీర్షణీకృతం రక్షోణీభ్యాంబరిభ్రేదయింద్రియం నముద్రై పర్వతైరింద్రధేరథాః నే వజ్రమన్వస్మోజికశ్చనయదాసుభిక్పదాసి యోజనా పురు నిశ్వేహ్యస్మైజదాయ దృష్టవే కృతుం భరం నివృఢభాజసుశ్చతే వృషాయజస్వ హవిషా విదృష్టరః పిబేంద్ర సోమం వృషభేన భానునా వృక్షకోసప్పవతే మధ్వభూర్మిర్వృషభాన్నాయ వృషభాయ వాచవే వృషణాధ్వర్యో వృషభాసో అద్రాజో వృషణం సోమం వృషభాజ సుష్మతి వృషాతే వజ్ర ఉదతే వృషారసో వృషణాహరీ వృషభాన్యాయూధ వృష్ణోమదస్ వృషభత్వమేషిరయింద్రసోమస్ వృషభస్ దృక్మిః ప్రతేనాభన్న సమానేవ చ శుభం బ్రహ్మణాయామి సమానేషు దాధీషిః కుమిన్నో అస్య వచసో నిబోధీషదింద్రమోత్సన్నవసూరస్ చామహే పురాసం బాధాభ్యావృత్సనోధేనన్న వత్సం జవాసస్య విద్యుషీ సకృత్సుతే సుమతిభిశ్వతక్రతో సంవత్నే భిన్న వృషాణో నసీమహి నూనం సాకే ప్రతిపరం జరిత్రే దూహేయదింద్రలక్ష్మీనామఘోనీ శిక్షాస్తోద్రుభ్యో మాతి దద్భగో నో బృహద్వదేమ విదథే సువీరాస్మై నవ్యామంగిరస్వదర్చుష్మాజదస్య ప్రత్నధోదీరాజే విశ్వాయద్గోత్ర సహ సాపరీమృతామధే సోమస్యీరాయత్ సభోజయోః ప్రథమా యథాయ సభోజోమిమానో మహిమానమాతీరత్ శూరోజో యుత్సుతన్మం పరివ్యదశీర్షణిజ్యాం మహినా ప్రత్యముంచత అధాగృణోః ప్రథమం వీర్యం మహద్యస్యాగ్రే బ్రహ్మణా సుష్మమైరాజః తథేష్టేన హర్యస్వేన విచ్యూతా ప్రజీరయస్ శిశ్రుతే సధ్యా అపృథగే అధాయో విశ్వాభువనాభిమజ్మనే సానకృత్ప్రవాజా అభ్యబద్ధత ఆద్రోదసీ జ్యోతిషావన్నిరాత నోత్సీభ్యంతమాం సుజుధీతాసమవ్యయత్ స ప్రాచీనాన్ పర్వతాన్ బ్రహ్మలోజ సాధరాచీనమకృణోదపామపాః అధారయత్ పృథివీం విశ్వధార్య సమస్తభ్నాన్ మాజజాద్యావస్వసాః సాస్మారం బాహుభ్యాంగం పితాగ్రేణోద్విశ్వస్మాదాజనుషో వేద సస్పరి ఏనా పృథివ్యాం విక్రిమం సయధ్యై వజ్రేణ హద్వ్రేణక్త విశ్వనీ అమాజూరేవ విద్రోస్త సతీ స మానాదాసద సస్వామీ ఏ భగం ప్రకేతముపమాస్యా భారతద్ధి భాగం తన్వో ఓజేన మామహాః భోజన్ పామింద్రమయం గోవేమ దదిష్టమింద్రాపాం శివాజాన్ అవింఠీంద్రజిత్రయాన భూతీర్ణన్నింద్రవస్య సోనః నూనం సాధే ప్రతిపరం జరిత్రే దూహీయదింద్రదక్షిణామఘోనీ శిక్షాస్తోద్రుభ్యో మాతి దద్భగో నో బృహద్వదేమ విదథే సువీరాః ప్రాతారతో నవో యోజితస్నిశ్చతుర్యుగస్త్రిగతః సప్తరశ్మిః దారిద్రో మనుష్యస్వరుడాస యుష్టిభిర్మతిభీరం చోభూత్ సాస్మారం ప్రథమం సద్వితీయమృతో తృతీయం మనోడః సహోదాః అన్యస్యాగర్భమన్యభూజనం దశో అన్యేభిః సృజతేజేన్యో వృషా హరేణుకం రథ ఇంద్రస్య యోజమాయే సూక్తేన పదసానవేన మోషత్వమత్ర బహవోహి ప్రానిరీరమన్యజమానాసో అన్యే ఆద్వాభ్యాం హరిభ్యామింద్రయాహ్యా చతుర్భిరాషడ్భిర్భూయమానః ఆష్టాభిర్దశభిః సోమపేయమయం సుతస్సుమఖవామృతస్కః సత్యాంసదాయాహ్యర్వాణాసత్వారింసదా హరిభిర్యుజానః ఆ పంచాశతాసురథేభిరింద్రాషట్యాసప్తత్యాసోమపేయమ్ ఆశీత్యానవత్యాయాహ్యర్వాణాసతే నహరిభిరుష్యమానః అయం హిరే సునహోత్రేషు సోమయింద్రత్వాజాపరీషిక్తోమదాయ మమ బ్రహ్మేంద్రయాహ్యచ్ఛామి స్వాహరే ధృవిశ్వారథస్య పురుద్రాహిభిగమ్యో బహుధాస్మిన్సోరసమానే మాదయస్వ నమ ఇంద్రేణ సఖ్యం యోషదస్మభ్యామస్య దక్షిణాదుహీత ఉపజ్యేష్టే వరుధేకమస్తౌ ప్రాయే ప్రాయే జిగీవాంసస్యామ నూనం సదే ప్రతివరం జరిత్రే దూహీయజిం ప్రదక్షిణామఘోనీ శిక్షా స్తోతృభ్యో మాదీధగ్భవో నో బృహద్వదేవమిదసే సువీరాః అపాయ్యస్యాంత సోమదాయమనీషిణః సుభానస్య ప్రజాతః యస్మిన్నింద్ర ప్రతివీవావృధానవోగో దధే బ్రహ్మణ్యంతశ్చ నరాః అస్య మందానో మద్వో భద్రహస్తో హిమింద్రో అన్నోవృతం వివృశ్చత్ ప్రయద్వజోనస్తు సరాణ్యచ్చా ప్రజాంసిజనదీనాం చక్రమంత సమాహీన ఇంద్రో అర్ణో అపాం భైరయదగిహాచ్ఛా సముద్రం అజరజత్సూర్యం విరద్గా అగ్నాన్నాం వజునాని సాధత్ సో అప్రదీయమన వే భూనీంద్రో దాసద్దాసుటేహంతి భృత్రం సద్యోజోనృభ్యో అదసాయ్యో భూత్పస్పృధానేభ్యః సూర్యస్య సాతౌ ససంవత ఇంద్రః సూర్యమా దేవో రేణంగ్మత్యాయస్తవాన్ ఆయద్రయం గుహదావద్యమస్మై భరతం సంహైతసోదసస్యన్ సంధయః సదివః సారాధయే దృష్టమసుషం కుజమం కుత్సాయ దివో దాసాజనమతిం జనవేంద్రః పురోవ్యైరచ్ఛంబరస్య ఏవాత ఇంద్రోజథమహేమశ్రవస్య లక్ష్మణా వాయయందః అస్య మదత్సాప్త మాదుషానానమోవధరదేవస్య బీజోః ఏవాతే గృత్సమదాసూరమన్మావశ్చోరభజునా నిదక్షుః బ్రహ్మణ్యంత ఇంద్రదేన వీయయిషమూర్జం సక్షుజం సుమ్నమస్యుః నూనం సాధే ప్రతివరం జరిత్రే దూహీయజింద్రదక్షిణామఘోనీ శిక్షా స్తోతృభ్యో మాదీధగ్భగో నో బృహద్వదేమవిదసే సువీరాః భయం దేవజ ఇంద్రభిద్విషు నః ప్రభరామహే వాజయన్నరథం విపణ్యబోధీధ్యోమనీషా సుందమయక్షందస్వాతోన్ వన్నాయింద్రీరుతీర్వాహయతోభిట్టిపాసి జనాన్ స్వమినో దాసుడోవరుచేచ్ఛాధీరమియోరక్షాదిత్వా సదనోజువేంద్రో జోహోత్ర సఖా శివో నరామస్తు పాత యశ్వంసంతం యస్య సమానభూతీయజనం దంజస్తువంతం చ ప్రణేషత్ తమస్తు రయంద్రం తం గ్రీణీషే యస్మిన్ పురావాహ మృదుస్వాహ సుతశ్చ సర్వస్వకామం వీవరది జానో బ్రహ్మణ్యతో నూతనస్యాయోః సో అంగీరసాముజుష్మాన్ బ్రహ్మాదూతోదిన్నో దాతుమిష్ణన్ ముష్ణన్ నృషస సూర్యేణస్తవానశ్రశ్రిక్షస్వసూర్యాణి సహ సుదరింద్రో నామ దేవూర్ధ్వో భూవన్మనూరేధస్మత మహత్ అవప్రియవర్షధానస్య సాక్వాంఛిరో భరద్దాసస్య సుధావాన్ చరుద్రహేంద్రః కృష్ణయోనిః పురందరో దాసీరయనయద్వి అజనయన్మనభేక్షమపశ్చాసమవిజయమానస్య దూతోద్ తస్మై తపస్యా అమనోజాయ సత్వేంద్రాయ దేవేభిరన్న సాతౌ ప్రతియదస్య వజ్రం బాహ్వోర్ధృహత్వేదస్యోన్పురాజశీర్నిరారీత్ నూనం సాతే ప్రతివరం జరిత్రే దూహీగజిం ప్రదక్షిణామఘోనీ శిక్షా స్తోతృభ్యో మాతి దద్భగో నా బృహద్వదేమ విదసే సువీరాః శిశ్వజితే ధనజితే స్వర్జితే సత్రాజితే ఋజిత ఉర్వరాజితే అశ్వజితే భోజితే అబ్జితే భరేంద్రాయ సోమం యజతాయ హర్యతం అభిభువేభిభంగాయ వన్వచేషాయ సహమానాయ మేధసే సుమిగ్రజేవన్నాయ దుష్టరీతమే సత్రాసాహేన మగింద్రాయ భోజన సత్రాసాహోజన భక్షోజనం సహశ్చవ నో యుద్ధో అనుజోష ముక్షితః మృతంజగస్సూరిర్విక్ష్మాహారిత ఇంద్రస్య వోచం ప్రకృతాని వీర్యా అనానదో వేషవో దోధతో పదోగం వీరరిష్వో అసమక్షకావ్యః రథజోదస్రథనో వీళిత స్మృతిరింద్రస్య యజ్ఞముషసః సర్జనత్ యజ్ఞేన ఘాతమత్తురో వివిద్రితే ధియో హింభానా కుసిజో మనీషిణాః అభిస్వరా ఋషదాకా వస్య మహీంద్రే ఇంద్రవీణాన్యాసత ఇంద్రశ్రేష్టా నిద్రవీణాని దేహి నిత్యం దక్షస్య సుభగత్వమస్మే కోషం వృజీనామరిష్టిం ధనూనాం స్వాత్మానం వాచస్సూదినత్మమన్హాం దృగదృగేణ మహిళోజపాసిరం దుభిషుష్మస్త్రివత్సమామపి భద్విష్ణునా సుతం యథాపాసత్ సలీం మమాదమహి కర్మకర్తా వే మహామురం దైనం సత్యదేవో దేవం సత్యమింద్రం సత్యయిందోః అసత్విషీమా అభ్యోజసాక్షిణిం యథాభవదారోజసీ అపృణదస్య మజ్మనా ప్రవావృధే అధత్తాన్యం జఠరే ప్రేమరిచ్ఛదసైనం సశ్చద్దేవో దేవం సత్యమింద్రం సత్యయిందోః సాకం జాతక్రతో నా సాకమోజసావవక్షిత సాకం వృద్ధో వీర్యైః సా సహిర్మృధో విచర్షణిః దాతారాధస్తు పదే కాం వసుసైనం సశ్చద్దేవో దేవం సత్యమింద్రం సత్యయిందోః సత్యన్నర్యం కృతోపారీంద్రప్రథమం పూర్వం దివి ప్రవాచ్యం కృతం యద్దేవస్య సవసా ప్రాణాసుం ఋణన్నపః భువద్విష్టమభ్యాదే వమోజసా విదాదూర్జం సదక్రదుర్విదాజిషం గణాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనామోపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్ నోతిభిః సేదసాదనం ఏవాశ్చిత్తే అసుర్జప్రచేదసో బృహస్పతే యజ్ఞియం భాగమానసః ఉస్రాజీ వసూర్యో జ్యోతిషా మహో విశ్వేషా విద్యాజితా బ్రహ్మణామసి ఆవిధ్యాపరిరాపస్తమాంసి జ్యోతిష్మంతం తథా మృతస్య తిష్టతి బృహస్పతే భీమమామిత్రదంభనం రక్షోహణం గోత్రభిదం స్వర్భిదం సునీతిభిర్నయ శిత్రాయ సేజనం యస్తోభ్యంతసాన్నతమం హో అశ్రవత్ బ్రహ్మద్విషస్తప నో మన్యుమీరసి బృహస్పతే మహితత్తే మహిత్ఫలం నతమం హో నదోదితం కృతశ్చన నారాధయస్తితి సున్నద్వజామినాః విశ్వాజిదస్మాధ్వనసో వివాధసేయం సోగోపారక్షసి బ్రహ్మణస్పతే వర్ణో గోపాః ప్రాధిగృద్మే చక్షరస్తవ వ్రతాయ మధుభిర్జరామహే బృహస్పతేయో నో అభిహ్వరో దధేయస్మాదం మర్మర్తుదుచ్చునాహరస్వతీ ఉత వాజో నో వర్చయాదనాగసో రాజీవామర్తస్ సాధుకో మృగాః బృహస్పతే అపదం వర్తయ పద సుగన్నో అస్యై దేవవీతయే కృధి రాతారం తనూనారంభవామహేమ స్పర్తరధిభక్తారామస్మయం బృహస్పతే భనిదో నిబర్హయమాధువే బాపుత్తారం సుమ్నమున్నాసన్ భయం సువృధా బ్రహ్మణస్పతే స్వాగావసో మనుష్యాదధీమహి యానో దూరే దళితో జాతజోభిసంతి జంభజాతా న ప్రసాహ భయముత్తమం ధీమహే భజో బృహస్పతే పప్రీనాశ్రీనా జుజా మానో దుశ్రంస అభిజుచ్చుదీరత ప్రసృంసా మతిభిస్తారిషీమహి అనానుదో వ్రీడభోజగ్నిరాహమన్నిష్టప్తాసత్రం మృదానాదుసాసై అసీ సత్యర్ణజా బ్రహ్మణస్పద ఉగ్రస్య దిద్దమిదా వేణు హర్షిణాః అదే వే నమన సాయోరి షణ్యతి సాముగ్రో మన్యమానో జిఘాంసతి బృహస్పతే మా ప్రణక్తస్య నోమధో నికర్మ మన్యుం దురేవస్య సర్ధరదః హరేషు సంయో నమ స్వభద్యోగం తావాజేషు సనీతా ధనం విశ్వాజిధర్యో మృధో బృహస్పతిర్వివ బర్హారథాంగివ తేజిష్ఠజాత ఫలి రక్షసస్తమజే త్వా నిదేదధిరే దృష్టవీర్యం ఆవిష్టకృష్ణజతసత్వముఖ్యా అంబృహస్పతే విపరిరాపో అద్వయ బృహస్పతే అధియధర్యో అర్హాద్యుమద్యుమాధిక్రతు మధ్వనేషు యద్దీత గచ్చవ సరిత ప్రజా దదస్వా సుద్రవీణం దేహి చిత్రం మానస్తేనేభ్యో యే అభిద్రుహస్పతే రామిణో రిపవోన్నేషు జాగృతుః ఆ దేవామోహ దేవి వ్రయో హృది బృహస్పతేన పర సాంనో విదుః శిష్యేభ్యో హి భువనేభ్యస్మరిష్టాయ నాంన కవి శరణజృణయా బ్రహ్మణస్పదర్ద్రుహో హంతామహృతస్య ధత్తరి శ్రియేవ్యజిహీతమర్మలోకమాహం గోత్రముదసృజోజతంగిర ఇంద్రేణ యుజా తమ సాపరీవృతం బృహస్పతే నిరపామోహుజో అర్ణవం బ్రహ్మణస్పతే త్వమస్యయంతా సూక్తస్య బోధితనయంత జిన్వ విశ్వం తద్భద్రం యదవంతి దేవా బృహద్వా దేవ విదథే సువీరాః భద్రం నా అపి వాదయమనాః హరి సేమాభి ప్రభృంజలిశేషేరాభిధే మనమయామహాఘ్యాభిధ్వాన్ స్వదే సఖాతవ బృహస్పతే శీషధస్వతమో మతిం యోనం త్వామ్యన మన్యోజ సోదాదర్ధర్మన్యునా సంవరాడిరి రాజ్యాభయదచ్చుతా బ్రహ్మణస్పతి రాజావి సద్వసుమంతం విపర్వతం తద్దేవానాం దేవత మాజగత్వమస్వత్వం దృఢాగ్రదంతపీడితా ఉద్గాజదభిరద్బ్రహ్మణా పరమగోహత్తమోర్యదక్షయత్స్వాహ తస్మాశమపదం బ్రహ్మణస్పదర్మధూధారమభియమోజసాదృణత్ తమేవ విశ్వేమభిరే స్వదృశో బహుసాకం శిశుజురుత్సముద్రిణం సనాతాకాచిద్భువనా భవీత్వా మాద్భిః శరద్భిర్దురో వరంతవ అయదంతాజరతో అన్యదంజరిజ్యాచకార భజునా బ్రహ్మణస్పతిః అభిరక్షంత అభిజేతమానసన్నిధిం పాణీనాం పరమం గుహాహిలం తే విద్వాంసః ప్రతిచక్ష్యాతా పునర్యత భుయంతదుదీయురావిషం వాన ప్రతిచక్ష్యాతా పునరాధాతస్థః కవచో మహస్పథః దేవాగ్నిమస్మానిష్ణో అస్తిరణో జహుర్హితం జేన క్షిప్రేణ బ్రహ్మణస్మదిర్యత్ర వష్టి ప్రదద స్మోది ధన్వనా అస్య సాధ్వీర్ణ భోజాభిరస్యాది ద్విచక్షసో ద్విషజేకం నయోనయః సతసం నయస్సవి నయః పురోహితస్స సుష్టో దస్స యుధి బ్రహ్మణస్పదేః చాక్ష్మో యద్వాజం భరతే మదీధనాదిత్ సూర్యస్తపదిత ప్యదుర్వృథా దిభు ప్రభు ప్రథమం మేఘనాపతో బృహస్పతే సువిత్రాధ్యా ఇవా సాతాని వేణ్యస్య వాజినో జైన జనా ఉభయే భుంజతే విశాః యో వారే వృజనే విశ్వథా విభుర్మహామూరన్వస్వసావక్షీత స దేవో దేవాన్ ప్రదేవ ప్రసే పృథుర్విశ్వే ఋతాపరిభోర్బ్రహ్మణస్పతిః విశ్వం సత్యం మాఘవానా జివోరితాపశ్చన ప్రమేనంద్య వ్రతం వా అచ్చేంద్రా బ్రహ్మణస్పతి హవిర్నోన్నం యుజేవ భాజినా జిగాతం ఉదాశిష్టా అనో శృణ్వంతి వన్హాయ సభేజో విప్రో భరతే మతీధనా వీరుద్వేష అనుపసరుణమా దిస్సహ భాజీ సభితే బ్రహ్మణస్పతి బ్రహ్మణస్పతేరభవద్యసం సత్యమన్యర్మహి కర్మా కరిష్యత యోగాగుదాజత్స దివే విచారీతిశ్రమదాసరత్పృథాక్ బ్రహ్మణస్పతే సుజమస్ విశ్వః రాజస్యామరథ్యోపయస్వద ఏరేషు వీరాృంధిరస్తం యదీశా నో బ్రహ్మణావేషి మేహవం బ్రహ్మణస్పతే త్వమస్య యంత సూక్తస్య బోధితనయం చ జిన్వ విశ్వం తద్భద్రం యదవంతి దేవా బృహద్రదేవ విదధే సువీరాః ఇంధానో అగ్నిం బాణవద్వర్షద కృత బ్రహ్మాసూసుమద్రాదహం యజత్ జాతేన జాతమది సప్రసరసృధేయం యంజుజం దృఢతే బ్రహ్మణస్పతిః వీరేర్వీరాన్వానవద్వర్షతో గోభీరయం పప్రసద్బోధదిత్మనాః శోకం చతనయం చ వర్ధతేయం యంజుజం దృఢతే బ్రహ్మణస్పతిః సింధర్నక్షోదశ్యమీవాం గృహాయతో వృషే భవద్ధీంగ్రభివచ్చోజసా అగ్నేరేవ ప్రతిగర్నాగవర్త వేయం యంజుజం దృఢతే బ్రహ్మణస్పతిః తస్మా అర్హంతి దివ్యా సశ్చ దస్వ సత్వాభిప్రథమో ఘోషు గచ్చతి అనేహృద్దమిర్హంత్యోజసాయం యంజుజం దృఢతే బ్రహ్మణస్పతిః తస్మాయుద్విస్మే ధునయంత సింధవోచ్ఛిద్రా సర్వదధిరే పురూణి దేవానాం సుమ్నే సుభగస్సయే ధతేయం యంజుజం దృఢతే బ్రహ్మణస్పతిః యజురిచ్ఛం సోమవనవద్వర్షతో దేహేమయం నిజదేహేమయం తమభ్యాసత్ ప్రావీరిద్వానవద్భృత్సుధుష్టరయ్యేదయజ్జ్వాద్విభజాతి భోజనం యజస్వీర ప్రవీహి మనాయతో భద్రం మనక్రనష్టవృత్తూర్యే హవిష్కృణ్వ శుభోజదాసి బ్రహ్మణస్పతేరవ ఆవృణీమహే స యజ్జనేన సవితాస జన్మ నాసపుత్రైర్వాజం భరతే ధనాగృభీ దేవానాం యః పితర మావివాసతి శ్రద్ధామానా హవిషా బ్రహ్మణస్పతిం యో అస్మే హవ్యైర్ఘృతవద్భిరవే ధత్ప్రదం రాజానాయతి బ్రహ్మణస్పతిః ఉరుష్యదేవం వాసో రక్షదీర్షో ఓం హోస్తేదస్మాగురుచక్రిరద్భూతః ఇమాయిరా ఆదిత్యేభ్యో ఘృతస్మా సనాద్రాజభ్యో జుహ్వాజుహోమి శృణోతో మిత్రో అర్జమా భగో నస్తు విధాతో వరుణో దక్షోంసాః ఇమాం స్తోమం చక్రతవో మే అద్య మిత్రో అర్జమా వరుణో జుషంత ఆదిత్యాసస్తు యోధార భూతృజ్యాహరిష్టాదిత్యాస గురవో గభీరా అలబ్ధాసో దిప్సంతో భూర్యక్షా అంత పశ్యంతి సాధుసర్వం రాజభ్య పరమాచితంతి ధారయంతాదిత్యా సోజగత్సా దేవా విశ్వస్య భువనస్య గోపాః దీర్ఘాదేయో రక్ష్యమానా సృజ్యామృతామా నశ్చయమానా ఋణాని విద్యామాదిత్యా అవసోమో అస్య నిదర్జమన్ భజాజిమ్మజోభు యుష్మాకం మిత్రవరుణా ప్రణీతౌ పరిశ్వభ్రేమధుభితాని వృద్ధ్యా సుగో ఇవో అర్జమన్మిత్రమన్థారక్షరవరుణ సాధురస్తి ఏనాదిత్యా అధీవోచతానో జచ్చతానో దుష్పరిహంతు సమ్మ వివర్తునో అదితీరాజ పుత్రాదిద్వేషాం సర్జమాసుకేభిః ృగన్మిత్రస్య వరుణస్య సర్వోపశ్యామ పురుమీరా అరిష్టాః తిస్రో భూమే అర్ధారయంత్రేణి వ్రతాభిషే అంతరేషామహేవో మహిత్వం తదర్జమన్వరుణమిత్రదారు శ్రీరోజలా దివ్యాధారయంత హిరణ్యజా సుజోధార భూతాః అస్వప్నజో అనిమిషా అదబ్ధా గురు సంసారితమేవత్యాయ సంవిశ్వేనాం వరుణాశిరాజాయే చ దేవాసురజే చమర్తాః శరన్నో రాస్వశరదో విదక్షే శ్యామాయోం శిశుధీతాని పూర్వాః తదక్షిణాభిషేకితేన సంజ్ఞాన ప్రాచీనమాదిత్యాలోకపశ్చా ఆజ్ఞాజిద్వసవో ధీర్యాజిద్యుష్మానీతో అభాజం జ్యోతిరస్యాం యోరాజభ్యనుతనిభ్యో దదాశయం వర్ధయంతి పుష్టయశ్చ నిత్యాః సదేవాజ్ఞాదిప్రథమోరసేన వసుదావా విదతేషు ప్రశస్తః సుశీలవః సూజలసా అదబ్ధముపక్షేది వృద్ధవాజాశీలాః ఘట్టం గంచంతి దోన దూరాద్యాదిత్యానాం భవతి ప్రణీతౌ అదితే మిత్రవరుణోతమృజయద్వో భయం చ క్రమాగచ్చిదాగాః ఉర్వశ్యామ భయం జ్యోతిరంజమానో దీర్ఘామిశ్రాః ఉభే అస్మై మే భయదః సమీచీ గోషిక్యం సుభగో నామపుష్యన్ వాదయన్యాదిభావద్ధవతః సాధు అస్మై యావో మాయాభిద్రువే ఇదత్రాః పాశా ఆదిత్యరిపవే విదృక్తాః అశ్లీపతా అతిజేషం రథేనారిష్టా పురా వా సర్వం శ్యామ మాహం మగోనా వరుణ ప్రియస్య భూరిదాభ్నామీధంసూ న మాపేః రాజో రాజన్ శ్రియమాదవస్థాం బృహద్వదేవ విదసే సువీరాః ఇదం కమేరాదిత్యస్య స్వరాజో విశ్వానిశాంత్యభ్యస్తు మన్నా అతిజో మంద్రో యజథాయ దేవస్సు కీర్తిం భిక్షే వరుణస్య భూరేః తమో భ్రతే సుభగా సశ్యామ స్వాధ్యో వరుణదృష్టువాంసాః ఉపాయన పుటసాం గోమాదీనా భగ్నయో నజరమానా అనద్యూన్ తమ శ్యామ పురువీరస్య ధర్మన్ నృసంతస్య వరుణ ప్రణేతః యూజన్నః పుత్రాదితేన దబ్ధ్వాభిక్షామధ్వం యుజ్యాయ దేవాః రసీమాదిత్యో ఆసృజద్విధర్తా సింధవో వరుణశ్చయంతి అశ్రామ్యంతి న విమోచంతే దేవజో న భక్తూ రఘుజా పరిధ్వన్ విమచ్చ్రాధాయన సదా విభాగరిధ్యామతే వరుణకామృతస్య మాదందుచ్ఛేది వయతో ధియం మే మామాత్రాః సాధ్యవసః పురహృతోః అపోసం యక్ష వరుణ భియ సంవత్సం రానృతాపో నో మా గృభాయ దామేవ వత్సాద్రిము మధ్యం వో నహిత్వదానే నిమిషశ్చనేశే మానోపధైర్వరుణజేత నిష్టావేన కృణ్వంత వసుర భ్రీణంతి మార్జ్యోతిడ ప్రవసతాని గన్నవిషో మృగశిశ్రదో జీవసేన నమః పురాతే వరుణోతనూనముత పరం తు విజాతబ్రవామ దేహి కంపర్వ తేన శ్రుతాన్య ప్రచ్యుతాని దూలభవ్రతాని పరహృణాసా వీరధమత్కృతాని మాహం రాజన్నన్యకృతేన భోజం అవ్యుష్టాయన్న భూయాసి రుణాసా నో జీవాన్వరుణతాసు సాధి యో మే రాజన్యుజ్యో భాసకా భాస్వప్రేణ భయం వీర భేమహ్యమాహ స్థేలో భాజో దిక్సాది నామృగో భాత్వం తస్మాద్వరుణ బాహ్యస్మాన్ మాహం మఘోనా వరుణ ప్రియస్య భూరిజాంసూన మాపే మా రాజో రాజన్ సుజమాధవస్థా మృగద్వదేవ విదసే సువీరా ధృతవ్రత ఆదిత్యాజిషీరా ఆలే మత్కర్తర హసూ దివాగా శృణ్వతో భోవరు నమిత్రదేవా భద్రస్య విద్వాసే హువేవ యూజం దే భా ప్రభాజూజమోజో యూజం వేడాం దృతనుజూజోత అధిక్షత్తారో అభిక్షవద్ధమద్యాచారృణజాత పరం చిమో నవ కృణవామాపారేణగంధనే నవసభాబ్జేన యూయం నామిత్రరుణాదిలేజ స్వస్తింద్రామరుతో దాత హయే దేవా యూజమిధాపజస్థతే మృణధనాధమానాజ మహ్యం మా భోరథో మధ్యమవాతే భూన్మా యుష్మావత్స్వామిష్మ ప్రభలే గోమిమయ భూర్యా గోజన్మా పితేవాగితవంస సాస ఆరే పాసా ఆరే అఘానీ దేవాధిపుత్రే విమీవగ్రభీష్ట అర్వాంచో అద్యభవతాజిత్రాభోహాద్విభజమానోయం రాధ్వం నో దేవా నిజమృగశత్రాధ్వం కర్తాదవపదో యజత్రా మాహం మహోనావరుణ ప్రియస్య భూరిజాంసూన మాపే మా రాజో రాజన్ శుజమాధవస్థా మృగద్వదేమ విదతే సువీరా ఋతం దేవాయ గృణతే స మిత్ర ఇంద్రాయేన రామందాపా హరహరయాత్యక్తురవాంగియాత్యా ప్రథమ సర్గాసా యో భద్రాయసమత్రిష్యత్పదం జనిత్రీ లిజుషా ఉవాచ మధోరథం తీరజోషామస్మై దివేది మేధునాజోజ్యర్థం ఊర్ధ్వహ్యస్తాదభ్యంతరిక్షేధా భద్రాయ ప్రవధం చ భార నిహంవసా నగు బహీమద్రాక్మాజూధో అజగచ్చద్రుమింద్రాః బృహస్పతేత పుషా స్వేవ విద్య మృగద్వరసో అసూరస్య వీరాన్ యథాగంధృషదాజి శత్రుమస్మాకామింద్ర అభక్షిప దివో అస్మానముచ్చారేణ సత్రం మందసానో నిజోర్వాహ లోకస్య సాధోతరాయస్య భూరే రస్మా అద్ధం క్రీడతాదింద్రకోనా ప్రహిక్రతం బృహధోజం వృథో రథ్యస్య స్థోజమానస్య చోదౌ ఇంద్రా సోమా జివమస్మాష్టమస్మిన్ భయస్తే కృణుతము లోకం నమాదమన్నశ్రవన్నోదం కన్నవో జామమాసు నోదే దిశోమం యో మే ప్రణాద్యోదధ్యోటిబోధాద్యో మా సంబంధముపగోభిరాజత్ సరస్వతిత్వమస్మాద్ధి మనుత్వీధృఢదేషత్రూన్ సంచిచ్ఛర్ధం దందవిషీయమానమింద్రో హంది వృషభం షండీకానా యో నస్తనుత్య ఉదవాజిఘత్నుర భిక్ష్యాయతంతి గితేన విద్య ఋగస్తత ఆయుధైర్జేషత్రోహేషంతం పరిధేహి రాజన్ అస్మాకేభిస్తత్తభిస్సురూరైర్బీజాగృధియానీకత్వాని జ్యోగభూవన్ననోధోపితాసోహత్మీదేషామాభరాణోపసూని తమ్ వశ్రద్ధం మారోదం తమ్ నయర్గిరోపబ్రువేణ సాదీభ్యంజనం యథాయం దర్వీరం దసా మహాపతజసాధం శృత్యం దివే దివే అస్మాకం మిత్రావరుణావతం రసామాదిత్యై రుద్రైర్వసుభిస్త చాభువా ప్రజద్వయో నవప్తన్వస్మ నస్మరిశ్రవస్య భోభిషే వందోపనర్షదాః అభస్మానముదవదాసజోషసోరథం దేవాసో అభిభిక్ష్వాజయం యథాసవపద్యాభిస్తిస్రతోనదః పృథివ్యాః సానౌజంఘనందపాణిభిః ఉదస్య నయింద్రో విశ్వదర్షనిర్దివః సర్ధేరమారుదేన శుక్రతూః అనుష్టాద్య మృగాభిరుతిభిరథం మహేశనజేవాజసాదయే ఉదస్య దేవో భువనస్య సక్షణిస్తాగ్నాభిస్వజోడాజూజుభద్రథం ఇలా భగవా బృహద్దివోదరోదసీ పూఢాపురం ధిరశ్వినామధాపతీః ఉదత్యే దేవీ సుభగే మిథోదృశోరాసానక్తా జగదామపీజువాః ృషేయద్వాం పృథివీరవ్య సామజస్థానుశ్చవజస్రువజాగుపస్థిరేః ఉత వశ్వం స ముషిగామివ స్పస్యహిర్బుద్ధ్యోజయేకాధుకృతర్భుక్షాస్ వితాచనోదేవాన్నపాదాసువేమాధియాసమి ఏదావో వస్మిద్యతాయత్రాదక్షం నాజభోనం చ శేషం శ్రవస్య భోవాజం చకారాః సప్తిర్నరధ్యోహధీతిమస్యాః అస్య మేహ్యావా పృథివీర్ధాయతో భూతమభిత్రీవ చ సస్తిషాః సదః యయో రాజప్రతరం తే ఇదం పుర ఉపస్తు దేవ సూజుర్వాం మహోదధే ఆయోరహన్నభన్మాన ఆభ్యోరీరథో దుచ్చనాభ్యః మానోభియో సఖ్యా విద్యుదస్య నస్వం నాయతామన సాతత్వే మహే అయేన తామన సాధ్యమావహమానాం ధేనుం విప్యుదేమసస్యతం అద్యాభిరాతం వచ సా చ వాజినం త్వాం హీనామి పురుహూత విశ్వః రాగామకం శుభమాం సుష్ఠుదేహో మే శృణోతు నః శుభగాబోధ దుత్పలాః శీల్యస్తపః సూర్యాశ్చిద్యమానయా దధాతు వీరం సదధాయ ముఖ్యం ేరాగేసుపేషోజాభిర్దాదిజాసుషేవసూమి అద్య సుమనా ఉపాకహితకస్వోషం సుభగేరణా శ్రీవాలీవృష్ణుకేజా దేవానామ శిశ్వసా జుషస్వ హవ్యమాహూతం ప్రజాందే విదిదిడ్ఢినః యాసు బాహుస్వం గురుశ్రుషు మా బహుసూవరి తస్యై విష్పత్నీ హవిశ్రీని బాల్యైజుహోదన యా గుంగోర్యాసీని బాలీ యా రాకా యా సరస్వతీ ఇంద్రాణి మహ్వభూతయే